ప్రథమంజ్ఞే అగ్నిరస్మద్వితీయ పరీ జాతవేదా తృతీయమక్షుమణ అజస్రమింధానయేనంజరతే స్వాధీ విద్మాదే అగ్నేత్రేధాత్రయాణి విద్మాతేధామభిభ్రేతా పురుత్రా విద్మాతే నామ పరమం గుహాయ విద్మాతముత్సంయత ఆజగంథా సముద్రే త్వా నృమణా అప్సంతం ఋచక్షా యీధే దివో అగ్నవూధన్ తృతీయే త్వారజసిపస్థివాగ్దేశమపాముపస్థే మహిషా వర్ధన్ దదగ్నిస్తనయన్ నివద్యోక్షామారేరేహద్వీరుధస్తమంజన్ సద్యోజ్ఞానో విహిమిద్ధోక్షదారోదసీ భానునా భాస్యంతః శ్రీణామో దారోధరుణారయీణాన్నీషాణాం ప్రాణ సోమా గోపాః వసుస్తునస్తః సో అప్సురాజా విభాస్యజ్ఞాఉషసామిధానః విశ్వస్య కేతుర్భువనస్య గర్భ ఆరోదసీ అపృణాజ్యాయమానః వీలం చిదగ్రేమభినత్పదాయంజనాయదగ్నిమయజం తపంచ ఋషిపా భకోరతి సో మేధామత్రేష్ట్రగ్నిరమృతో నిధాయి ఇయత్తి భూమమారుషం పరిభ్రదుక్షుత్రేణ శోచిషామి లక్షన్ ర్మర్షమాయుష్ియేచాన అగ్నిరమృతో అభవద్వయోజనయత్సురేతే అద్య కృణవద్భద్రశోచే పూపం దేవృతవంతమగ్నే ప్రసన్నాయ ప్రతరం వస్యో అచ్చాభిసున్నం దేవభక్తం యవిష్టా ఆసంభాజసౌ స్రవసేష్వగ్నభుక్తభుక్త ఆభాజసత్యమా ఆనే ప్రియస్సూర్యే ప్రియో అగ్నాభావాత్యుజ్జాతేనభినదదుజ్జనిత్వైః యజమానా అనుద్రోన్ విశ్వామసూరధిరే భార్యాని తయా సహద్రవేణమిచ్చమానా వ్రజంగోంతముషిజో వివౌరు అస్తావ్ యజ్ఞం నరాద్వేషుసేవో వైస్వా నరఋషేభిస్తోమ గోపాః పృథివీహూవేమ దేవా భక్తరయిమస్మే సువీరం సమిభాద్దో వచ్చత ఘతయోభయతీ ఆస్మిన్ హవ్యాజూహోతన ఉదుత్వాదిశ్వే దేవా అగ్నే భరం శుచిత్తీభిః భవ శివస్వ్రతీకో విభావసు ప్రేరత్మే జ్యోతిష్మాన్యాహి శివేభిరత్తిభిష్వం బృహద్భిద్భానుభిద్వా సన్వాహిజ్ఞేయస్తన్వా ప్రజా అక్రమ్ దదగ్నిస్తనయన్ నిపద్యోక్షామారేరీహద్వీరుధస్తమంజన్ సద్యోజ్ఞానో విహిమిద్ధో అఖ్యదారోదసీ భానునా భాస్యంతః ప్రమప్రాయమగ్నిర్భారతస్య శృణ్వే వియత్సూర్యో నరోచతే బృహద్భాః అభియః పూర్వం కృతనాసు తస్థౌ దీదాయ దేవ్యో అతీతిశివో నాః ఆపో దేవీ ప్రతిగృహీత భస్మై తో నే క్రీణ్వగ్ సురభాగూలోకే తస్మై నమంతాంజనయస్సుపత్నీరం మాతేవ పుత్రం వీభృతాప్సేనత్ అత్వజ్ఞే సభిష్టవసౌషధీరనోరుధ్యతే గర్భే సంజాయసే పునః గర్భో అస్యోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్యాగ్నే గర్భో అపామసి రతస్య భస్మనాయోనిమపశ్చ పృథివీమగ్నే అగ్నే సృజ్య మాతృభిష్టం జ్యోతిష్మాన్ పునరాసదః పునరాసద్య తదనమపశ్చ పృథివీమగ్నే శేషే మాతుర్యసోపస్థేంతరస్యాగ్నిపతమః పునరోజ్జానివర్త పునరగ్నయుషాయూషా పునర్న పాహ్యగ్నేహసః సహరయ్యానివర్తస్వాగ్నే బింబస్తధారయ విశ్వజ్ఞా విశ్వతత్పరీ గోధా ఆమే అస్యవచసో యవిష్ఠమగ్నేహిష్ఠస్య ప్రభేతస్య స్వభావః మీయాతిత్వో అనత్వో గృణాతి గుణ్వారుష్టే తన్వం వందే అగ్నే తమోధిసూర్యమఘవామసూపతే వసూదావన్ ద్యోధ్యస్మద్వేషా అగ్నేసి విశ్వకర్మణే స్వాహా పునఃస్వాదిత్యా రుద్రావసవస్తమింధతాం పునర్బ్రహ్మాణా వసునీథ విఘ్నైః ృదేన వర్ధయస్వ సత్యాస్తయమానస్య కామా స్వాహా అపేతవీతవిదర్పతాయేత్ర స్థపురాణా నూతనాయమోపసాన పృథివ్యా అక్రం నిమం పితరో లోకమస్మై జ్ఞానమసి కామధరణం మయీతే కామధరణం భూయాత్ అగ్నేర్భస్మాస్యగ్నే పురీషమసి ఇతస్థపరిచితవోద్భచితశ్రయధ్వం అయజ్ఞేసో అగ్నిర్యస్మిన్ సో అమింద్రస్తుతం దధే జఠరే వావసానః సహస్రియం వాజమత్యం న సప్తిగ్నసవాంసం సూయసే జాతవేద అగ్నేయత్తే దివివచ్చ పృథివ్యాయోషధీష్వప్స్వాయజత్రా ఏనాంతరిక్షమురువాతమంతత్వేషస్తభానురన్నవో నిచక్షాః అగ్నే దివో అన్నమచ్చాదిగా దేవాజిషేభిజ్ఞాయే యారోచనే పరస్తాత్సూర్యశ్చావస్థాపతిష్టంత ఆపాహ పురేష్యాసో అగ్నయ శ్రావణేభిస్తజోషసః యమద్రుహో నీవాయో మహీ ఇలామగ్నే పురుదగ్నసగ్నసనింగోస్వస్వత్తమగ్నే హవమానాయ సాధానస్తోనుస్తనయో విజావాగ్నే తాపే సుమతిర్భూవత్వస్మే అయం తేయోనిర్యోజతో జాతో అరో సంజానం నగ్న ఆరోహానో వర్ధయాదయం ఇదాశితయా దేవతయాంగిరస్పద్భువాసీ వరితిదాశితయా దేవతయాంగిరస్పద్భువాసీ లోకం ప్రేణ చిత్రం ప్రణాథో దీద్రువాత్మ ఇంద్రాగ్నేవా బృహస్పతి రశ్మి అశీషదన్ ఆ అూదోహసోమగ్రశ్రీణి విస్మయ జన్మం దేవానాశ్వాచనే దివ ఇంద్రం విశ్వా ఆ అవీవృధం సముద్రవ్యచ సంగిరా రతీతమగ్రరీనాజానాపతిం పతిం సర్వేతసల్పే సంప్రియో రోచిష్ణోమనస్యమానౌ ఇషమోజమభిసంవసానౌ సంభామనాగ్రజితం రతమోచిత్తాన్యాకారం అగ్నే పురేష్యాధిపాభావత్వన్నయిషమోర్జయమానాయ భేహి అగ్నే త్వం పూరేష్యోరయిమాన్ పుష్టిమాంసి శివా కృత్వాదిశస్సర్వాః సంయోనిమిఘాతనః భవతన్నస్తమానసౌ సచే తసారేపసౌ మాయగ్గ్రహిగ్రదిష్టం మాయగ్గ్రపతిం జాతవేదసౌ శివో భవతమద్యనాః పుత్రం పృథివీ పూరీష్యమగ్నిగస్తేయోనా అభాదుఖా విశ్వైరేవైర్ఘతుభిస్తం విదాన ప్రజాపర్విశ్వకర్మా విముంచతు అసున్వంతమయమానమిచ్చేత్యామన్వీహితస్కారస్య అన్యమస్మదిత్యా నమో దేవిర్చేతుభ్యామస్సు నమస్సు తేర్చే జిగ్మతేజోయస్మయం విచేతా బంధమేతం యమేన సంయం జ్ఞానం విధానోత్తమేనాకే అధీరోహయైనం ఘోర ఆసన్విహోషాం బంధానామపసర్జనాయ పాజనో భూమిరిచి ప్రమందేర్వృతిం స్వాహం పరీవేదిస్మతే దేవీ నిర్వృతిరాపబంధపాదం గ్రీవాం స్వావికృత్యం సంతే విశ్రామ్యాయూషో నమధ్యాతీతం ఋతుమద్భి ప్రసూత నమో భూత్తేదం చకార నివేదన సంగమానో వసూనా విశ్వాచేతీభి దేవీవ సమిత సత్యధర్మేంద్రోనతస్థౌ సమరేపీనా ీరా ఆయుంజంతి కవయో యుగా వితన్వసే పృథక్ ధీరా ఆదేవేషు సుమ్నయా విలక్తీరా వియుగా ప్రనుద్ధం కృతేయో నౌవపసేహ బీజం గిరాచ సృష్టిస్తవారా అరం నో నేదీయజిశ్రుణ్య పక్వమేయా సునగ్ఞసు పాదా విక్రేషన్సు భూమిజ్ఞనంకీనా అభియంతు బాహై సునాసీరా హవిషాతో సమానాసు ఫలాషీర్తమస్మే ఘతేన సీతామూనా సమజ్జతా విశ్వైరేవైరణోమతామరుద్భి భూమస్వీపయ సా పింద్రమానాస్మాన్సీపయ సాధ్యామృత్వాంగనం కవీరవత్సు సోమపిత్రరుద్వాపతి కామవిం ప్రభర్యం చ పీవరీ ప్రస్థావద్రథవాహనం కామం కామదుఃఖే దుఃఖమిత్రాయ వరుణాయ చ ఇంద్రాయాస్విద్ధాం కోష్ణే ప్రజాభ్యకోషధీభ్యః విమత్సద్ధమజ్ఞా దేవయానా అగం మతమాసారమస్యా జ్యోతిరాపామా సజోరత్తో అయోభిస్తజోరుషా అరుణీభిః సజోషసా అశ్వినాదగ్నిభిస్తూర ఏతసేన సజోర్వైష్వానరైలయాఘృతేన స్వాహా యావోషధీ పూర్వా జాతా దేవేభ్యస్త్రియుగం పురా మనైను బభ్రూణా ఆ మహగ్ శతం ధామా ఆని సప్త శతం వో అంబధామా ఆని సహస్రముతోరుహా అథా శతక్రత్వో యూయమిమం మే అగదం క్రేతా ఓషధీ ప్రతిగృహీత పుష్పవీ ప్రసూవరీ అశ్వా ఆయువ సజిత్వీర్వేరుగ పారయుష్వాషధీరి మాతరస్తో దేవీరుమబ్రువే తనేయమస్వంగాంబాస ఆత్మానం తవ పూరుష అస్వత్వోషదనం పర్ణేవో వసతి కృత గోభాయిలా సయత్తనవసూరుషం యాంసీస్తమగ్నతరాజాస్తమీతాయువరస్వృత్తే భిషగ్రక్షోహామీ వచాతన అస్వామతీసో మావతీ మూర్జయంతీమునోజసం ఆవిత్తిసర్వాషధీరస్మాష్ట ఆతయే ఉచ్చుష్మాషధీనాో గోష్ఠాదీవేదతే ధనజ్ఞేష నిష్యంతీనామాత్మానం తవ పూరుష నిష్కృతన్నామా వో మాతాథో యోజ్ఞస్థ నిష్కృతీ శీలా ప్రతత్రిణీస్తనయదామయ నిష్కృత అతివిశ్వా పరిష్టాస్వౌరజమక్రము వోషధీ ప్రాచుచ్యముర్యత్కిోరపా మా వాజయన్ నహమోషధీర్హస్త ఆదధే ఆత్మాయక్ష్మస్యనశ్యతి పురాజీవ గృభో యథాయోషధే ప్రసత్పథాంగామంగం పరుష్పరు తతో యక్ష్మం వివాదద్భముగ్రో మధ్యమశీలీవా సాకయక్ష్మ ప్రపాతచాషేణ జీవిలా సాకం వాత్యా సాకన్నస్య నిహాతయా అన్యావో అన్యామావత్పన్యాన్యస్యాకుపా ఆవతా తాస్తర్వా అస్తం విధానా ఇదం మే ప్రావతావచా యా ఫలినీర్యా ఆ ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ ప్రజ్ఞాసః ముంచంతో మాసపథ్యాదతో వరుణ్యాదుతా అథో యమస్య పడ్డీ సాత్సర్వస్మాద్దేవకిల్భిషాలి అవయతే సమావదంత జీవవోషధయస్పరి జీవమస్తవామహైన సరిష్యాతి పూరుషోషీ సోమరాజ్ఞే సతరీ చక్షణా సామసి త్వముత్తమారంగామాయసజ్ఞహృదే యావోషధీ సోమరాజ్ఞేర్విష్ఠీతా పృథివీమను బృహస్పతి ప్రసూతా అస్తేదం దత్తవీర్యం యాస్తేదమోపశృణ్వంతి యాశ్చ దూరం పరాగతాః సర్వాస్తంగత్య వీరుధోస్తేదం దత్తవీర్యం నాశయిత్రే బలా సత్యాసపు పతితామసి అథో సతస్యయక్ష్మాణాం పాకారోరసినాశని మావో ఋషత్ఖనితాయత్మై చాహం ఖనామివః విపర్చదుష్పదస్మాకర్వమస్వనాతురం ఓషధయస్తం వదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కృణోతి బ్రాహ్మణస్తగ్రాజన్ పారయామసి స్వాంగం ధర్వాకనస్వామిందాం బృహస్పతి స్వామోషధే సోమో రాజా విద్వాన్యక్ష్మాదముచ్యత సముత్తమాస్యోషధే తవ వృక్షాముపస్థయః ఉపస్థిరస్మాకయో అస్మాభిదాసతి మామాహిగ్రేయజ్జనితాయ పృథివ్యాయ వాదివగ్ సత్యధర్మావ్యానక్ యశ్చాపశ్చంద్రా ప్రథమో జజానకస్మై దేవాయ హవిషా విధేమా అభ్యావర్తస్వ పృథివీ యజ్ఞేన పయసా సహ ఉపాంతే అగ్నిరీషితో ఆరోహత్ అగ్నేయత్తే శుక్రం యచ్చంద్రం యత్కూతం యచ్చ యజ్ఞియం తద్దేవేభ్యో భరామసి ఇషమోర్జ మహమిత ఆదమృతస్య యోనిం మహిషస్య ధారా ఆమాగోషో విసత్వా తనోషుజః ఆమిషే ఇమని రామమీవాం అగ్నేతవశ్రవో వయో మహిభ్రాజంతే అక్షయో విభావకో బృహద్భానో తవ సర్వాజ ముఖ్యం దదా ఆది దాసుషే ఏకవే పావకవచ్చా శుక్రవచ్చా అనూనవచ్చా ఉదీయ ఋషిభానునా పుత్రో మాతరా ఆవిచరన్ను పావసి ప్రణక్షిరోదసి ఉభే ఊర్జో నపాజ్జాతవేదస్సు సత్తిభిర్మందస్వభీతిభిర్హిత వేలిరస్తూరీవత్పసిత్రోతయో వామజాతాజన్నే ప్రథయస్త జంతుధీరస్మేరాజో అమత్యా తదర్శతస్య వపూషో విరాజసి ప్రణక్షేతా నసిం క్రతుం యుష్కర్తారమద్ధరస్య ప్రచేత సంక్షయం తజ్ఞరాధసో మహః రాతిం వామస్య సుభగాం మహీమిషం దధా ఆసితా నసిజ్ఞరయిం సితావానం మహిషం విశ్వదర్శతమగ్నిగ్రేణున్నాయ దధిరే పురోజనా ృత్కన్నగ్నసప్రభస్తమంతా గిరాదేవ్యం మానుషాయుగా ఆప్యా ఆయస్వతమేతు విశ్వతస్వమవృష్ణ్యం భవాజస్త సంగతే సంతే పయా అగ్నేసి సమోయం వాజా సంవృష్ట్యా అన్యభిమాపితా ఆప్యాయమానో అమృత ఆయ సోమ దివిశ్రవా అగ్రస్యుత్తమానే భీష్మాన్ ఆప్యా ఆయ సుమదిం తమసోమ విశ్వేభిరగ్నసుభిః భవానః సప్రథస్తమస్తఖా ఆవృధే ఆతే వత్సోమనో యమత్పరమాచిత్తధస్థాత్ అగ్నే త్వాం కామయా గిరా తుభ్యంతా అంగిరస్తమవిస్వాహస్వక్షితయ పృథక్ అగ్నే కామా ఆయజే గిరే అగ్నిప్రియేషు ధామసు కామో భూతస్య భవ్యస్య సంగాలే కో విరాజతి ఓ త్రయోదశోధ్యాయః. చతుర్థోధ్యాయః. ఓం మయే గృహ్ణామ్యగ్రే అగ్నిగ్నరాజస్పోటా ఆయ సుప్రజాస్వాయ సువీర్యాయ మామో దేవతా అత్తచంతాం అపాం పృష్ఠమసి యోనిరగ్నేస్తముద్రమభితప్విందమానం వర్ధమానో మహాచ పుష్కరే దివో మాత్రయాపరిమ్నా ప్రథస్వా బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్వితీమతస్సురుచో వేన ఆవహ స బుద్ధ్యాముపమా అస్య విష్ఠాస్తతత్రయో నిమతతస్య వివాహ హిరణ్యగర్భస్తమవత్తతాగ్రే భూతస్య జాతప్రతిరేక ఆసీత్ సదా ఆధార పృథివీం జాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా ద్రప్తస్య స్కంద పృథివీమనుద్యామిమంతయో నిమనుయస్య పూర్వాః సమానయ్యో నిమనో సంచరం తం ద్రప్తం యోహోం జనో సప్తహోత్రా ఆహ నమో అస్సు సత్తేభ్యో యే కే చ పృథివీమనో యే అంతరిక్షే యే దివితేభ్యస్తత్తేభ్యో నమః యా ఇష గోజాతు ధానానాం దేవా వనస్పతి జననో దేవా వటేషు దేవేభ్యస్తత్తేభ్యో నమః యే వామీరోహోచనే జుగో యే వా సూర్యస్య రశ్మిషు ఏషా మప్సు సదస్కృతంతేభ్యస్తత్తేభ్యో నమః కృణుష్ పాజ ప్రతిచిన్న పృథ్వీ రాహిరాజే వామేలా త్రిష్మను ప్రసీతింద్రోణానోస్తాసి విద్యా రక్షసత్తపిష్ఠైః తవ భ్రమాత ఆసుయాపసంత్యను స్పృశధృషతాసోసూచానః నవోగ్రశ్యజ్ఞే జుహ్వా ఆపతంగానసంధితో విసృగవిష్మగుల్కాః విశ్వసో విసృజతోర్నేకమో భవా ఆపాయుర్విశో అత్యాదబ్ధః యో నో దూరే అఘషజ్ఞే సో యో అంత్యజ్ఞే మాకిష్ఠే వ్యతిరాదధర్షీత్ ఉదజ్ఞే తిష్ఠ ప్రత్యాదానుష్మన్యమిత్రాహం ఘోషతాద్దిగ్మహేతే యో నో అరాహాతిజ్ఞే సంవిధానచక్రే నీతాసంధస్తత సన్న శుష్కం ఓర్ధోభావ ప్రతి విద్యాభ్యస్మదా విశ్రేణుష్మదేవ్యా అన్యజ్ఞే అవస్థిరా చానుగియా బుజూనా అంజామిమజా ఆమిం ప్రవర్ణీహి శత్రూన్ అగ్నేష్ా తేజసా సాదయామి అర్జన్మోర్ధావివ కపత్పతి పృథివ్యా అయమ్ అపాగ్రేతాగ్రసి జిన్వతి ఇంద్రశ్చత్తోజసా సాదయామి భువో యజ్ఞశ్చ రజసశ్చ నేతాయత్రామియద్భ్యస్తచ తే శివాభిః దివిమోర్ధానందభిషే స్పర్శాన్ జిహ్వామగ్నే చ కృషేహం యమాహం ధ్రువాతి ధరుణాస్త్రేతా విశ్వకర్మణా మాస్తా సముద్రముద్వీయన్మాసు కర్ణో వ్యసమానా పృథివీయందృగ్ఞా ప్రజాపాదిష్టాదయస్వాం పృష్ఠేత ముద్రస్యేమన్ యజస్వతీయం ప్రథస్వతీయం ప్రథస్వ పృథివ్యాదీ భూరాసి భూమిరస్యది చిరసి విశ్వధాయా విశ్వస్య భువనస్య భక్త్రీ పృథివీయచ్చ పృథివీంద్రిగ్రహ పృథివీయమాగిగ్రీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ ఊర్జానాయ దానాయ ప్రతిష్టాయై చరిత్రాయ అగ్నిష్టాభిపాదుమత్యాస్వత్యాచ్ఛద్దిషంతమేనతయా దేవతయాంగిరస్తద్భ్రువాదీలా కాండాత్కాండాత్కలోహంతి పరుషః పరుషస్పరీ ఏవానో దూర్భేర్భృతను సహస్రేణ సతేన చ సతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాహస్తేనేవీష్టకే విధేమ హవిషా భయం యాస్తే అగ్నేషు వర్గేషు దివమాసంతి రశ్మిభిః సాధన్న అద్య సర్వాభిరుచే జనాజనస్కృతి యావో దేవాస్సూర్యేషు జాగుతాః ఇంద్రా అగ్నీతాభిః సర్వాభిరుచన్నోధత్తర్హస్పతే విరాజ్యోతిరధారయత్ స్వరాజ్యోతిరధారయత్ ప్రజాపాదిష్పాదాదయతు పృష్ఠే పృథివ్యాజ్యోతిష్మనీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ ఊర్జానాయ విశ్వంజ్యోతిర్యచ్చ అగ్నిష్టేధిపతిస్తయా దేవతయాంగిరస్వద్భ్రువాదీలా సభుశ్చ మాధవశ్చ వాదంతి కారుతు అగ్నేరంతర్శ్లేషోసి కల్పే తాంజావా పృథివీ కల్పం తామాపవోషాధయ కల్పం తామగ్నయ పృథం మమజ్జేష్ట్యాయసౌవ్రతా యే అగ్నయస్తమానసోంతరాద్యావా పృథివీ ఇమే మాసంతి కారుతో అభికల్పమానా ఇంద్రమివ దేవాభిసంవీసంతుతయా దేవతయాంగిరస్వద్భృవేసీతతం అషాయుధాసి సహమానా సహస్వారాతీ సహస్వపృతనాయుతః సహస్రవీర్యాసి సామాజిన్వా సహస్రే మా అభిమాతి సహస్రవృతనాయత సహస్ర సర్వం పాప్మానగ్ సహమానాస్యోషధే మధువాత ఆరుతాయతే మధుక్షరంతి సింధవః మాద్వీరన్న సంతోషభీః మధునక్తముతోషసో మధుమత్వాగ్రజాః మధుద్యౌరస్తున పితా మధుమాన్న వనస్పతిర్మధుమాస్తు సోల్జా మాత్రీయద్గావో భవంతు నః అపాంగం భంతి తమాస్వాహోర్జోభితా అప్తీయన్మాగర్వైస్వానరః అచ్చిన్నపత్రానువేక్షస్వానుక్వా దివ్యా వృష్టిస్తాముద్రాంతమాసృపత్సర్గానపాంపతిర్షభయుష్టకానాం పురేషం వసానస్సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేకాః మహేద్యో పృథివీ చ నహిమై యజ్ఞం నిమిక్షతాం విప్రతాం నో భరీమభిః విష్ణోక్రమాణి పశ్యత యతో ఔరతాని పశ్వతే ఇంద్రస్య యుజ్యస్తఖా ధ్రువాదీధరుణేతో యజ్ఞే ప్రథమమేభ్యో యోనిభ్యో అభిజాతవేగా సగా ఆయత్ర్యా దృష్టుభా నష్టుభా దేవేభ్యో వ్యంబాహత ప్రజానన్ ఇషేరాజేరమస్తసహాసేద్యుమ్న భూర్జే అపత్యాయ సంగ్రాణసిస్తరాణసి సారస్వతోత్తోత్తావతాం అగ్నే యుక్ష్వాభియేతవా స్వాహాసో దేవ సాధవా అరంభంతి మన్యవే యుక్ష్వాహిదే బహూత మాం అశ్వాం అగ్నే రతిరివ విహోతా పూర్యస్తదః సమ్యక్ర వంతి సరితో నభేనా అంతర్హృలా మనసా పూయమానాః ఘృతస్య ధారా అభిచా కసీమి హిరణ్యయో వేతసో మధ్యే అగ్నేః ఋతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా అభూదితం విశ్వస్య భువనస్య వాదీరమగ్నేర్భైస్వా నరస్య అగ్నిర్జ్యోతిషా జ్యోతిష్మాన్ ఋగ్మో వత్సావత్సస్వాన్ సహస్రదాసి సహస్రాయత్వా ఆదిత్యం గర్భం పయసా సమంధి సహస్రస్య ప్రతిమాం స్వరూపం పరిగృంభి అలసామాభిమగ్గస్థాస్తతాయూషం కృణుహి చీయమానః పాతస్య జ్యోతిం వరుణస్య నాభిమస్పం జ్ఞానకేసరిరస్య మధ్యే హరిమద్రీగుభ్రమగ్నే మాహిగ్రేయః పరమే వ్యోమన్ హజత్రమిందో మరుషం భూరణ్యుమగ్నిమీరే పూర్వచిత్కిం నమోభిః సపర్వభిర్ఋతుషః ఫల్పమానో గ్లాం మాహిగ్రేసీరతీతిం విరాజన్ వరోత్రేయం త్వష్ర్వరుణస్య నాభిమవింజ్ఞానాగ్నిరజ సత్పరస్మాత్ మహీగ్నితాహస్రీమసూరస్య మాయామగ్నే మాహిగ్నిదేయః పరమే వ్యోమన్ యో అగ్నిరగ్నేరభ్యజాయత సోతాపృథివ్యా ఉతవా దివస్వరీ ఏనం ప్రజా విశ్వకర్మం మా జజానతమగ్నేహేళపరీతే వృణక్తు చిత్రం దేవానాముదాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీంతరిక్షసూర్య ఆత్మా జగతస్తత్తుషశ్చ ఇమం మాహిగ్నిసేయద్విపాదం పశుగ్నిసహస్రాక్షమేధాయతీయమానః మయం పశుం మేధామగ్నేజుషస్తతేన జింబానస్తన్వో నిషీలా మయం తే సుపృచ్ఛతు యం విష్మస్తం తే సుపృచ్ఛతు ఇమం మాహిగ్నిశీరేక సఫం పశుంకాని క్రదం వాజినం వాజీనేషు గౌరమారణ్యమనూతే దిశామితేన చింబానస్తన్వో నిషీలా గౌరం తే సుగృచ్ఛతు యం విష్మస్తం తే సుగృచ్ఛతు ఇమగ్నిసాహస్రగ్నిసతధారముత్సం వ్యజ్రమానగ్నిసరిరస్య మధ్యే ఘృతం దుహానామవీకింజనాయాగ్నే మాహిగ్నిదేయః పరమే వ్యోమన్ గవయమారణ్యమనూతే దిశామితేన జింబానస్తన్వో నిషీలా గవయం తే సుపృచ్ఛతు యం భిష్మస్తం తే సుపృచ్ఛతు ఇమమోర్ణాయం వరుణస్య నాభింపచం పశూనాం ద్విపదాం చతుష్పదాం తష్ట ప్రజానాం ప్రథమం జనిత్రమగ్నే మాహిగ్గే పరమేవ్యోమన్ పుష్ట్రామారణ్యమనుతే శిశామితేన చింబాలసంగో నిషీలా పుష్ట్రం తే సుగృచ్ఛతు యం ధిష్మత్తం తే సుగృచ్ఛతు అజోస్తాపస్జనితారమగ్రే ఏనా దేవా దేవతామగ్రమాయగ్రస్తేన లోహమాయన్నుపమేభ్యా సహ సరభమారణ్యమను దేవితామితేన జిన్వానస్తన్వో నిషీదా శరథం తే సుగృచ్ఛతు యం భీష్మస్తం తే సుగృచ్ఛతు మయ్యవిష్ఠదాసుగ్రహ్పాహి తృణుధీ గిరాః రక్షాతోకముతత్మనా అపాంతే మన్సాదయాపాంతోత్మన్ సాదయాపాంత్వాభత్మన్ సాదయామి అపాంతజ్యోతి సాదయాపాంతాయనే సాదయామి అన్నవేత్సాసదనే సాదయామి సముద్రేత్సాసదనే సాదయామి శరీరేత్సాసదనే సాదయామి అపాంతాక్షయే సాదయాపాంతాసీ సాదయామి అపాంతాసదనే సాదయాపాంతాసే సాదయాపాంతాయోనౌ సాదయామి అపాంతాపురీషే సాదయాపాంతాపాథసి సాదయామి గాయత్రేణ స్వాచ్ఛందసా సాదయామి త్రేష్టోభేన స్వాచ్ఛందసా సాదయామి జాగరేణ స్వాచ్ఛందసా సాదయామి ఆనష్టభేన స్వాచ్ఛందసా సాదయామి పాంతేన స్వాచ్ఛందసా సాదయామి అయం పురోభువస్తస్య ప్రాణో భూవాయనో వా సంత ప్రాణాయనః గాయత్రీ వా సంతి గాయత్రీ గాయత్రం గాయత్రూపాగ్నిసుపాగ్నిసోత్రివృత్తివృతో రథంతరం వశిష్ఠ ఋషి ప్రజాపాదిగ్రీలజాత్వయా ప్రాణం గృహ్ణామి ప్రజాభ్యాః అయం దక్షిణా విశ్వకర్మన్నా తస్య మనో విశ్వకర్మణం గ్రీష్మమానసృష్టద్వైష్మీ దృష్టవస్తారగ్రస్తారాదంతర్యామోంతర్యామాత్మంచదసత్మంచదసాద్విహత్ భరద్వాజర్షి ప్రజాపాదిగృహీతజా ప్రజామనో గృహ్ణామి ప్రజాభ్యాః అయం పశ్చాద్ విశ్వవ్యాచాస్తస్య చక్షుర్వైశ్వవ్యచసం వర్షాశ్చాక్షుష్యో జగతీ భారిషి జగచ్చారిత్రామృత్తమాశుక్రశుక్రాసప్తదశసప్తదశాద్వై రూపం యమదగ్యర్షి ప్రజాపాదిగృహీతజాత్వజాచక్షుర్గృహ్ణామి ప్రజాభ్యాః ఇదముత్తరాస్తస్తస్యస్తోత్రజ్ఞేసౌవం సరస్రోత్యనుష్టుప్సారమీ అనుష్టుభా ఐలమైలాన్ మంతి మంతినాయేక విజ్ఞేసేక విజ్ఞేసాద్వై రాజం విశ్వామిత్రర్షి ప్రజాపాదిగృహీతజాత్వజాస్తోత్రం గృహ్ణామి ప్రజాభ్యాః ఇయముపరి మధిస్తేవాంగ్మాత్యా హేమంతో వాచ్య పంక్తిర్హై మంతి పంక్తే నిధనామన్నిధనామత ఆగ్రయన అగ్రయనాత్రేణవత్రయస్ సాభ్యాగ్ సాత్వరైభతే విశ్వకర్మరి ప్రజాపతి గృహీతగా స్వయావాసం గృహామి ప్రజాభ్యా లోకం ప్రేణత అత్యేంద్రం విశ్వాహ. ఓ చతుర్దశోధ్యాయ.